285 హ్రీంకారమణిది పార్చి సం భా హ్రీంకారమణిది పార్చి ఆధిదే వికార్యిప చిర కాలావస్థాయిత్వం మణిదీప ద్రవానభభూతత్వే సతి సాదృశ్యం హ్రీంకారస్య తస్య ప్రకాశః అనితరసాధారణ మహతి సేవత్వేన అనర్హత్వమావేదేతి తదుపాసకస్య నిరవధిక మహత్వసాధక హ్రీంకారవాచ్యతయ తత్ప్రకాశ కేత్యర్థః తథాచ నిరంతర తమోపాకరణేన శ్రేష్ట పదార్థపాదనేన చ సుఖేతితి ఫలితో వరః ఓం హ్రీంకార మణిదీపార్చి శే నమః ఆం వి ఆధిదేవిక ఆధిభౌతిక ఆధ్యాత్మికములై సయుపద్రముల చేత అభిభూతము తిరస్కృతము కాక చిరకాలము ఏకరూపముతో ఉండుట వలన హ్రీంకారమునకు మణిదీప సాదృశ్యము చెప్పబడినది. ఆ మణిదీపము యొక్క ప్రకాశము అనితర సాధారణమైన మహత్వాతిశయము గల 408 త్రిశతి భాష్యం దగుట చేత అమూల్యమని తెలియవలేను. తాదృశ మహిమోపేతమైన హ్రీంకారమును ఉపాసించువారలకు నిరవధిక అపరిమిత మహత్వమును చేకూర్చునట్టి హ్రీంకార వాచ్యార్థము స్వరూపముగా గలదగుట చేత పరదేవత తదర్థమును ప్రకాశింపజేయుచుండునని యయర్థము కాగా నిరంతరము ఆవరించియున్న యజ్ఞానాంధకారమును తొలగించుట ద్వారా భగవతీ భక్తుల కభీష్ట పదార్థమైన మోక్షరూపము నొసగి నిరతిశయానంద సంభాయికయని సారాంశము. కావున హ్రీంకారమణిది పార్చి యను సార్థక నామముతో శ్రీలలితాపరాభట్టారిక భక్తుల చేస్తూయమానయ్యగుచున్నది